282 హ్రీంకార సౌధ శృంగక పోతిక సం భా హ్రీంకార సౌధ శృంగక పోతిక సునామేం సౌధం సుధావికార అట్టాలికేత్యర్థ తస్య శృంగం శిఖరం చంద్రశాలాది భిక్కి పరిభాగ నిరుపాధిక విశ్రాంతిజన్య సుఖానుభవ హేతుతయా హ్రీంకారస్య సౌధోపమా తత్ర హకారస్య శ్వేతవర్ణతయా అట్టాలికా సాదృశ్యం రేఫస్య ఇష్టకాదికృత అధో భిత్యు సమ లోహితరూపతయా హకారోపరి ఈకారస్య శృంగోపమా ఊర్ధ్వగత్వ సామ్యాత్ 404 శంకర గ్రంథ రత్నావళి తదుపరితన బిందోహ సర్వప్రకృతభూత శబ్దార్థాత్మకతయా తదవయవత్వేన విచిత్ర స్వరూపోపి సూక్ష్మతయా అపవరక గత కపోత కాంతేవ జాగరుక దృశ్యత ఇతి తదర్థత్వేన పరదేవతోపమాన శబ్దేన అభిధీయత ఇతి భావః. ఓం హ్రీంకార సౌధ శృంగక పోతికాయే నమః. ఆం వి సుధ ఎనగా అమృతము సున్నము సుధము సున్నముతో కట్టబడినది సౌధము అనగా గోపురమని అర్థము. ఆ సౌధము యొక్క శిఖరము చందశాలాదుల యొక్క గోడపై భాగము ఉపాధిరహితమైన విశ్రాంతి వలన కలుగునట్టి సుఖానుభవమునకు హేతు వగుటచేత హ్రీంకారము సౌధముతో పోల్చబడినది. ఆ హ్రీంకారములోని హకారము శ్వేతవర్ణము గలదగుట వలన అట్టాలికతో సాదృశ్యము చెప్పబడినది. రకారము ఎతని రంగుగల ఇటుకలతో నిర్మింపబడిన క్రింది గోడతో ఉపమితమైనది. హకారము పైనున్న ఈకారము పైకి వ్యాపించి యుండుటయను సామ్యము వలన శిఖరముతో పోలిక చెప్పబడినది. ఆ ఈకారము మీద ఉన్న బిందువు ఓ సర్వప్రకృతికి నిమిత్తమైన శబ్దార్థములు స్వరూపముగా గలది, శబ్దార్థముల కవయవభూతమైది. తాదృశమైన బిందువు సౌధోపరి కుడ్యచ్ఛిద్రము రంధ్రము నందుండు కపోతకాంత ఆడుపావురము వలె విచిత్ర స్వరూపము గలదయ్యు సూక్ష్మ రూపముతో నిత్యజాగరుకమై కన్పట్టునని తదర్థ ప్రతిపాదకమైన పరదేవతకు సంబంధించిన అపమాన శబ్దముగా చెప్పబడుచున్నదని భావము. విసే కపోత కాంతతో పోల్చబడిన బిందువు లేక అనుస్వారము పరమేశ్వరి స్వరూపమని తెలియవలయును. అనుస్వారము ప్రాణరూపము సౌధోపరి కుడ్యగతమైన ఛిద్రము గ్రంధ్రము తత్రస్థయైన కపోతికను చెప్పుటతోబాటు చిత్రభిత్తిపై నిలబడియున్న సౌధమునంతటికీ పరిచాయకముగా ఉండును. ఆరితిగనే హ్రీన్ బీజమునందలి బిందువు హకార రేఫ ఈకారవాచ్యమైన యావదార్థమును తెలియజేయుచుండునని భావము. సుధావికారము సౌధముగాన సౌధశబ్దము సహస్రస్థమైన యమూతమునకు వాచకమనియు హ్రీంకార సౌధ శృంగ మనగా బ్రహ్మరంధ్ర మనియు ఉపాసక శ్రేషుల అనుభవము. ఆ శృంగాగ్రమునందు శివేన సహమోదతే ఎనినట్లు సదాశివునితో ఆనందస్వరూపిణియేయుండు సదాశివకుటుంబినియే హ్రీంకార సౌధశృంగక పోతికాయని భాక్తజనులచేత నిరంతరము ధ్యాయమాన ఎగుచున్నదని భావము. శ్లో హ్రీంకారదుగ్ధాబ్ధిసుధ హ్రీంకారకమలేందిర హ్రీంకారనునది పార్చి హ్రీంకారతరుశాఖిక 55 405 శంకర గ్రంథరత్నావళి.